104 హరప్రియ సంభార్ హరప్రియ హరస్య ప్రియ శివసల్లభేత్యర్థః 1 హరః ప్రియో యస్యః సాయితివ ఓం హరప్రియయే నమః ఆం వి శివునకు ప్రేమాస్పదైనది శివవల్లభ యని యర్థము. శివుడు నల్లభుడుగా గలది కావున దేని హరప్రియ ఎనుచు భక్తులచే సంకీర్తింపబడుచున్నది.